ఇక్కడి నుంచి మార్కండేయ మహర్షి దుర్యోధన మన యుధిష్ఠిరుడున్న ఆశ్రమానికి వస్తారు. వనపర్వంలో ఈ మార్కండేయ మహర్షి చెప్పిన ఉపదేశం యొక్క భాగమే అతి విస్తారంగా ఉందండి. ఇది చాలా ప్రధానం. అయితే అవన్నీ మనం చెప్పుకోవడం లేదు, నమస్కారం చేసుకుందాం. ఈ మార్కండేయ మహర్షి చెప్పిన చరిత్రలే ప్రధానంగా నారాయణీయమని విష్ణువు యొక్క చరిత్ర అంతా చెప్తాడు. అదేవిధంగా రామాయణం అంతా మార్కండేయుడు చెప్తాడు. మళ్ళీ రామాయణం వస్తుంది మొత్తం, అద్భుతం. రామాయణం విస్తారంగా చెప్తాడు అక్కడ మహానుభావుడు. ఇంతకు మునుపు వచ్చినప్పుడు ప్రస్తావించి వెళ్ళిపోయాడు, నిన్న విస్తారంగా చెప్తాడు. అక్కడితో అగడు. ఆ తర్వాత సావిత్రి చరిత్ర మొదలైనవన్నీ కూడా బోధిస్తాడు. ఎన్నో అద్భుతమైన అంశములు చెప్తూ, అందులోనే ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళ చరిత్ర చెప్తూ, ధర్మము యొక్క గొప్పతనం అక్కడే వర్ణం మాత్రమే కాదయ్యా, వృత్తము చాలా ప్రధానమైనటువంటిది అని చెప్తాడు ఇక్కడ. అందుకే ఎటువంటి వాడైనా సరైన వృత్తము కలిగి తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉన్నవాడైతే తరించుతాడు అని రకరకాల వృత్తాంతాల్లో చూపిస్తాడు ఇక్కడ. ఇలాంటి అంశములన్నీ మనం పూర్తి చేసుకుంటూ వెళుతున్నాం. ఆడ తర్వాత ఈ మార్కండేయ మహాముని యొక్క దివ్య బోధలు విన్నటువంటి మహాత్ములు పాండవులు ధన్యులయ్యారు. ఇటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ వాళ్ళ బోధలు వాళ్ళకున్నాయట. ఎందుకంటే ఆ ధృతరాష్ట్రుడికి ఇప్పుడు చాలా భయం పట్టుకుంది. ఎందుకు వివిధములైన అంశములు, ఇంద్రుడు వచ్చాట, ఇంద్రుడు వచ్చి స్వయంగా దీవించాడు. అర్జునుడు దిగినప్పుడు ఇంద్రుడు కూడా దిగుతాడండి, దిగి వాళ్ళందరిని దీవించి పెడతాడు. ఇంద్రుడు దీవెనలు పొందారు పాండవులు, అర్జునుడు అద్భుతమైన అస్త్రములన్నీ సంపాదించాడు, దానికి తోడు భీముని హనుమంతుడు అనుగ్రహించాడు. ఎప్పటి వార్తలు అప్పుడు వచ్చేస్తున్నాయండి, దాన్ని బట్టి అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా బాగుందని తెలుస్తుంది. ఇక్కడ మహర్షుల ద్వారా సమాచారాలు వస్తున్నాయట, ఆశ్చర్యం మనకి. ఇక్కడ ఎప్పటి వార్తలు అప్పుడు చక్కగా అందిపోతున్నాయి. దాంతో ధృతరాష్ట్రుడికి భయం పుట్టి పాండవులను ఏమాత్రం కదిలించకుండా ఉండడమే మన క్షేమం అనుకున్నట్ట. ఇటువంటి స్థితిలో ఒక చిత్రమైన అంశం జరిగింది ఇక్కడ. అది శకుని కర్ణుడు దుర్యోధనుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ కర్ణుడున్నాడే, వీడు క్షేమంగా ఉండనివ్వడండి వీళ్ళని, వాళ్ళకు లేని పొరు బుద్ధి పెట్టేట. అందుకే దుర్యోధనాదుని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మనం అనుకుంటాం ఏదో యుద్ధం దగ్గరకు వచ్చి దుర్మార్గం చేశారని, అసలు తమ మాటను అనుసరించి వనవాసం కామ్గా చేసుకుంటున్న వాళ్ళు ఎవరంటే పాండవులేనండి. ఏమాత్రం విశ్రాంతి లేకుండా వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడదామని ఎదురుచూస్తున్న వాళ్ళు దుష్టి. అందుకే నిన్నటి కథ గుర్తుందా లేదా మొన్నటి కథ, యుద్ధానికి బయలుదేరిపోయారు వ్యాసుడు మైత్రేయుడు, ఆ పేరు కనుక సరిపోయింది గుర్తుందా? ధృతరాష్ట్రుడు కూడా సైగ చేశాడు, కానీ వ్యాసుడు దయ వల్ల ఆగిపోయారు, ప్రాణాలు దక్కించుకున్నారు. ఇప్పుడు కర్ణుడు చెప్తున్నట్ట, నాకు కోరిక పుట్టిందయ్యా, ఎందుకంటే అసలు మనం అనుభవిస్తున్న రాజ్యలక్ష్మి అంతా కూడా రాజసూయ యాగం చేసినటువంటి ధర్మరాజు అనుభవించాలి. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉన్నది? చర్మాలు చుట్టబెట్టుకుని అడవుల్లో తిరుగుతున్నారు. రాజ్యలక్ష్మి నీ దగ్గర ఉంది, వాడు దరిద్రాన్ని పొందారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్న రాజ్యలక్ష్మి వాళ్ళకి చూపించాలి, వాళ్ళ దరిద్రాన్ని ఎద్దేవే చేయాలి. అంతేకాదు నీ రాణులు, నీ రాణి అలాగే మిగిలినటువంటి కౌరవుల యొక్క రాణులు కూడా అక్కడికి రావాలి. వాళ్ళు రాజలాంఛనములు, రాజలక్ష్మి వైభవాలు, అలంకారాలతో అక్కడ తిరుగుతూ ఉండాలి. ఆ దుస్థితి చూసి మరొక్కమారు ద్రౌపది దుఃఖించాలి. మరొక్కమారు అంటే అప్పుడు సభలో దుఃఖించింది కదా, చాలదు, మరొకమారు దుఃఖించాలి. ఆ స్థితిని చూసి మీ రాణులు గర్వించాలి, మనం ఆనందించాలి. అందుకు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఆనందాన్ని మనం అనుభవించాలి. ఇలాంటి ఆనందాలు భలే ఉంటాయి సుమా అంటున్నట్టు చూడండి కర్ణుడు బుద్ధిది. ఈ ఆనందాలు శత్రువుల దుస్థితిని చూస్తుంటే కలిగే ఆనందం పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ, రాజ్యలాభం వల్ల కానీ కలగదు. దీనికి షాడజీవుని ఒక పేరుంది. వాళ్ళ దుస్థితిలో మగ్గి బాధపడుతుంటే మనం చాలా ఆనందిద్దాం పద అన్నాడు. అటువంటి వాడండి కర్ణుడు. ఎంత అద్భుతమైన పాత్ర చూడండి ఇక్కడ. అందుకు మనం ఈ పని చెయ్యాలి. నువ్వేమంటావు అన్నాడు. అచ్చంగా నాకు అదే అనిపిస్తుంది అయ్యా అన్నాడు. లైక్ మైండెడ్ పీపుల్ అచ్చం ఒకేలాగా, వాళ్ళు వేవులెన్స్ అలా ఉన్నాయండి, చక్కగా కలిసించి. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నువ్వు చెప్పిందంతా నా మనస్సులోనే ఉన్నది. అంతేకాదు ఆ ద్వైతవనంలో వాళ్ళని ఏదో విధంగా కలత పెట్టాలి అని నాకు కోరుకున్నది. ద్రౌపది అరణ్యంలో పడుతున్న కష్టాలు చూడాలని, భీమార్జునులు దరిద్ర వేషం వేసుకుని తిరుగుతుంటే మురిసిపోవాలని నాకు ఉన్నదయ్యా. నువ్వు చెప్పినట్టు వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ స్థితిలో మాకు కలిగే ఆనందం ఈ భూమండలమంతా మా చేతికొచ్చినా కలగదు. పైగా వాళ్ళు చర్మాలు కట్టుకు తిరుగుతారట, ఎలా ఉన్నారు నేను చూడలేదు. ఆవిడ పాపం కాషాయ వస్త్రం కట్టుకుని ఉంటుంది, ఇవన్నీ చూడాలి, నారచీర కట్టుకుని ఆవిడ తిరుగుతూ ఉంటే. అందుకు రాజ్యలక్ష్మితో ఉన్న మమ్మల్ని వాళ్ళు చూసినప్పుడే మనకు ఉత్కృష్ట స్థితి లభిస్తున్నది. ఇప్పుడు మనం బయలుదేరాలి. ఎలా బయలుదేరుతాం? ఆ విదురుడు ఒకడు అడ్డుకుంటాడు మనల్ని, గుడ్డిరాజు వాడి మాట వింటూ ఉంటాడు. కనుక మనకు ఏదో ఒక నెపం పెట్టాలి. అంటే శకుని గొప్ప ఆలోచన వేశాడు మహానుభావుడు. ఆలోచన ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. అక్కడ ఆ చుట్టుపట్ల అరణ్యాల్లో ఉన్నటువంటి పల్లెలు ఎన్నో గో సంపదతో కూడి ఉన్నాయి. మనం గోపరిగణనం, ఆ గోవులు ఏ ఏ సంఖ్యల్లో ఉన్నాయి, మనకున్న గో సంపద ఏమిటో తెలుసుకోవాలి అని బయలుదేరదాం. కనుక అక్కడున్న గొల్లపల్లెల యొక్క ఆనవాళ్ళు తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాం కనుక ఇది ఘోషయాత్ర అన్నారు. ఇక్కడ ఘోషయాత్రకు మనం బయలుదేరదాం అంటే ఇప్పుడు నిజంగా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది, అవసరం ఏర్పడింది అనే విషయం ధృతరాష్ట్రుడి దగ్గర మనం సృష్టించాలి. దానికంటూ ఒక గోపాలకుడిని నియమించాట, సమంగుడు అని గోపాలకుడిని ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి నిండు సభలో అరణ్యాల్లో ఉన్నటువంటి గోవుల్ని దూడల్ని లెక్కించడానికి వివరాలు సేకరించడానికి గోరక్షణ కోసం మీరు మీ పిల్లల్ని పంపించండి అని అతడి చేత అడిగిద్దాం అని శకుని ఆ సమంగుడిని పిలిపించి ఆ విధంగా నియమించాడు. అలా సభలో వాళ్ళు అడగగానే వెంటనే మేము బయలుదేరతాం పర్యవేక్షణకి అన్నట్టు వెళ్ళేచ్చి అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఈ మాట వింటూ ఉంటే నాకేదో అనుమానం వస్తుంది అన్నాడు. వాడు గోపరిరక్షణ నిజంగా అవసరమే కావచ్చు, దానికి ఇంకెవరినైనా పంపిద్దాం, మీరు వెళ్ళద్దు, ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఆ వ్రజములు ఘోష ఉన్న చోట్లన్నీ పాండవులు తిరుగుతున్న ద్వైతవన కామ్యవనాలే, కనుక వాళ్ళ సమీపానికి మీరు వెళ్తే మీరు తిన్నగా ఊరుకోరు, వాళ్ళతో ఏదో పెట్టుకుంటారు, అది మీ ప్రాణాలకి ముప్పు. ఎందుకంటే ధర్మరాజుకి కోపం రాదు ఒప్పుకుంటాం, కానీ భీమసూర్యుడికి కోపం వస్తుంది సందేహం లేదు. ద్రౌపదీదేవి అంటావా, ఆవిడ నిప్పు రవ్వ కాబట్టి ప్రస్తుతం మాత్రం కదిలించడం మహాకష్టం. ధర్మరాజో నసంకృధ్యే భీమసేన స్తమర్శన యజ్ఞసేనస్య దుహిత తేజయేవతు కేవలం. యజ్ఞసేనస్య దుహిత తేజయేవ, యజ్ఞసేని యొక్క యజ్ఞసేనుడైన ద్రౌపదుని యొక్క కూతురు నిప్పయ్య అంటే అగ్ని, అలాంటప్పుడు ఆ దగ్గరికి వెళ్ళేవా దెబ్బతింటారు మీరు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే మనకు ఆప్తులైన ఇంకెవరో ప్రధానుల్ని గోపరిగణనం కోసం పంపండి, కానీ మీరు మాత్రం ఆ పని చేయవద్దు అంటే శకును కలగజేసుకుంటున్నట్ట. అయ్యా రామ రామ, మేమెందుకు ఆ పని చేస్తాం చెప్పు, మేము మాత్రం మాట కట్టుబడి ఉండమా, సత్యసంధులు. పాండవులు ఎప్పుడు కూడా హద్దు మీరరు, అంటే మీరితే మేమే మీరుతామని చెప్పడం ఇందులో ఉన్నది. పాండవులు హద్దు మీరరు, ధర్మానికి తగ్గట్టుంటారు, పైగా మాకు వేటాడాలని కోరిక కూడా ఉన్నది. క్షత్రియులకి క్రూర మృగాలను వేటాడడం ఒకనొక ధర్మమే, అందుకు మేము అటు వేటా చూసుకుంటాం, ఇటు గోపరిగణనం కూడా చేస్తాం, కాబట్టి మేము వెళతాం, కానీ పాండవులు ఉన్న చోటుకు మాత్రం వెళ్ళం, నీకు మాట ఇస్తున్నాం అన్నట్ట. అలాగైతే వెళ్ళండి అన్నాడు ఆయన, ఎట్టకాయలు ఒప్పుకున్నాడు. వీళ్ళందరూ బయలుదేరారు ఎక్కడికి, పాండవులు ఉన్న చోటు వెతుక్కుని మరీ వెళ్ళారు అక్కడికి. అక్కడ పాండవులు ఉన్నటువంటి ద్వైతవనంలో ఉన్న సరస్సు, ఆ సరస్సుకు ఒకవైపున ధర్మరాజు యాగం చేస్తున్నట్టండి. అంటే ధర్మరాజు జీవితం ఎలా నడుస్తోంది, వీళ్ళ జీవితం ఎలా నడుస్తోందో చూడండి. యోగంతో గడుస్తోంది యుధిష్ఠిరుని జీవితం, భోగంతో గడుస్తోంది దుర్యోధనుని జీవితం, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎంత అద్భుతమైన జీవితమో వాళ్ళది, తపోమయమైన జీవనం మహాత్ములది. యుధిష్ఠిరుడు ఆ సమయంలో సాధ్యస్కము అనేటువంటి ఒకనొక యాగం చేస్తున్నట్ట. ఒకే రోజులో పూర్తయ్యేటువంటి రాజర్షులు చేసే యజ్ఞం ఇది. ఆ యజ్ఞాన్ని చేస్తూ ధౌమ్యుడు మొదలైనటువంటి మహర్షులతో అక్కడ ఉన్నాడు. పండితులు, ధీమంతులు, వనవాసులైనటువంటి అనేక మంది విప్రోత్తములు అక్కడున్నారు. ఆ దివ్య యజ్ఞం నిర్వహిస్తూ ఉంటే అక్కడ పాండవులు ఉన్నారు, దీక్ష వహించి ఉన్నాడు యుధిష్ఠిరుడు. అది కనబడేటట్టుగా కొంత దూరంలో క్రీడామండపాలు ఏర్పాటు చేయమని శాసించాడు దుర్యోధనుడు. అంటే వీళ్ళందరూ కొన్నాళ్ళు అక్కడ బైఠాయించడానికి గుడారాలు వేయమని, వినోద విహారాల కోసం. వెంటనే వాళ్ళతో వచ్చినటువంటి సేనలు, అనేకమైన సేనలు వచ్చాయండి, బోల్డంత పరివారం. వాళ్ళందరూ చక్కగా క్రీడాభవనాలు నిర్మించడానికి వెళ్ళారు, అక్కడ మండపాలు నిర్మించడానికి. ఆ వెళ్ళేటప్పుడు అద్వైత సరోవర ప్రాంతం దగ్గర గంధర్వులు ఉన్నట్ట. వాళ్ళు గట్టిగా హెచ్చరించారు, మీకు ముందు మర్యాదగా చెప్తున్నాం, ఈ భూభాగములన్నీ మేము విహరించేవి కనుక మీరు ఇక్కడ క్రీడా మండపాలు ఏర్పరచడానికి వీలు లేదు అని చెప్తే, వెంటనే వాళ్ళు వెళ్ళి సుయోధనుడితో చెప్పారు ఆ విషయం. చెప్తే వారిని నాలుగు తగిలించైనా సరే మనమే అక్కడ ఏర్పాటు చేద్దామన్నారు. వెంటనే వీడు పరాక్రమం చూపించబోతే గంధర్వులతో యుద్ధం మొదలైంది. ఆ గంధర్వుల యుద్ధంలో మొత్తం మళ్ళీ కర్ణుడు మొదలైన వారందరూ కూడా పాల్గొన్నారండి. ఇక్కడ చిత్రసేనుడనే గంధర్వుడు, చిత్రసేనుడు గుర్తున్నాడా, చిత్రసేనుడనే గంధర్వుడు ఒక భయంకరమైన యుద్ధాన్ని ఇక్కడ చేశాడు మొత్తం గంధర్వులందరితో కలిసి. ఈ యుద్ధంలో అనేక మంది దెబ్బతిన్నారు కౌరవ సేనలు. అంతేకాదు కర్ణుడు మొదలైన వాళ్ళ చూపించిన ప్రతాపంతో గంధర్వుడు కూడా దెబ్బతిన్నట్టు కొంతమంది. అప్పుడు చిత్రసేనుడు మరికొంత పరివారాన్ని తీసుకుని తనదైన అస్త్రబలంతో మాయాబలాన్ని చూపించగానే నిలబడలేకపోయారు ఏ ఒక్కరు. ముందుగా ఇక్కడ ఈ వృత్తాంతం చాలా ముఖ్యమైన వృత్తాంతం అండి, ఎందుకంటే కర్ణుడు చాలా అద్భుతమైన వాడు అనుకునే వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ కర్ణుడు చాలా బడాయిగా యుద్ధానికి వచ్చి అక్కడ చిత్రసేనుడు మొదలైన వాళ్ళు చూపిస్తున్న ప్రతాపంతో నిలబడలేకపోయారు. అక్కడ కొందరు గంధర్వులు ఏం చేశారంటే కర్ణుడున్న చోటంతా చుట్టుముట్టారట. ఒక్కొక్కడు చుట్టూ కూడా ఒక్కొక్కడు చుట్టూ 10 మంది గంధర్వులు చుట్టుముట్టారట. ఇక్కడ వీరుల్లో అందులో కర్ణుడున్న రథం చుట్టూ చుట్టుముట్టినటువంటి గంధర్వులు ఆ రథాన్ని మొత్తం నుగ్గు నుగ్గు చేశారట. గుర్రాల్ని దెబ్బతీసి సారథిని కొట్టి మొత్తం రథాన్ని ముక్కలు చేయగానే భయపడి దుమికినటువంటి కర్ణుడు వికర్ణుడు రథం మీద ఎక్కి గుర్రాల్ని వెనక్కి తోలి పారిపోయాడు. ఇది కర్ణుడి ప్రతాపం. ఎప్పుడైతే కర్ణుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు ఇంకా చూస్తూ నిలబడిపోయేట వాళ్ళు ఇంకా విజృంభించినటువంటి గంధర్వులు అక్కడ దుర్యోధను రథాన్ని మొత్తం దెబ్బతీసి దుర్యోధాన్ని చంపుదామనుకుని ముందుగా గట్టిగా ప్రాణాలతో పట్టుకుని బంధించి తీసుకుపోతున్నారు. ఇది చూసినటువంటి కొందరు కౌరవ సేనలు ఆ యజ్ఞం చేస్తున్నటువంటి యుధిష్ఠిరుని వద్దకు వచ్చి అయ్యా మా రాజును రక్షించు అని ప్రార్థన చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారండి. ఇక్కడ దుర్యోధనుని బంధించాడు. ఇక్కడ తీసుకుపోతున్నాడు చిత్రసేనుడు. వెంటనే ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి కౌరవులు పరాభవం పొందారు. దుర్యోధనుడు గంధర్వుల చేత బంధింపబడ్డాడు. ప్రాణమాత్రావశిష్ఠుడై అంటే ప్రాణములు మాత్రమే మిగిలి ఉన్నాడు అనే విషయాన్ని చెప్పగానే ఒక్కసారి గట్టిగా నవ్వెట్టి భీమశరుడు నవ్వి అనుకుంటున్నాడు, మనం బోలుడంత సైన్యము సమకూర్చుకుని ఎన్నో తపస్సులు చేసుకుని వెళ్ళి ఏ పని చెయ్యాలనుకుంటున్నామో ఆ పని హాయిగా గంధర్వులే చేసేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ అస్మాభిర్యదనుష్ఠేయం గంధర్వైస్తదనుష్ఠితం, ఇది మాట చెప్పాడు. ఇక్కడ మనం చేయాలనుకున్న పని వాళ్ళు చేస్తున్నారు. ఇదే కాగల కార్యం గంధర్వ తీర్చారని చాలా ప్రసిద్ధి చెందిన మాటగా మనకు లభిస్తున్నది ఇక్కడ. ఆ మాట అనగానే పైగా మంచి పని జరిగింది, మనల్ని అవమానం చేయాలని వచ్చినటువంటి వారు వాళ్ళు అవమానితులయ్యారు. ఈ కథలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాత్ముల్ని దురాత్ములు దెబ్బతిద్దామనుకుంటే వాళ్లే దెబ్బతింటారని మరొకసారి రుజువుతున్నది ఇక్కడ. అంతేకాదు ఆ సమయంలో వెంటనే యజ్ఞదీక్షలో ఉన్న యుధిష్ఠుడు అంటున్నట్ట, నకాల పరుషస్యాయమితి రాజాభ్యభాషత, ఇది కఠినపు వాక్కులు పలికే సమయం కాదయ్యా, దెబ్బతిన్నవాడు మన సోదరుడు గుర్తుపెట్టుకో ఇక్కడ, మన సోదరుడా, మనల్ని దుర్గతి పాలు చేసిన వాడు మన సోదరుడా అనగానే జ్ఞాతుల మధ్య భేదాలు కలహాలు సహజన్నైనా శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. ఒక్కడు గుర్తుపెట్టుకో, పరైహి పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం పరస్పర విరోధేతు వయం పంచ శతంతు. ఇతరులతో మనకు శత్రు వచ్చినప్పుడు మనం 105, మనలో మనకి యుద్ధం వస్తే వాళ్ళు 100, మన 5. ఇది చాలా ప్రసిద్ధి కదండి, వయం పంచాధికం శతం అనేటువంటి మాట ఇక్కడ కనబడుతున్నది. ఈ విధంగా చెప్పగానే అన్నగారి మాటని స్వీకరించి బయలుదేరేట. పైగా భీముడికి ఇష్టం లేదు, అర్జునుడికి ఇష్టం లేదు. అప్పుడు అన్నట్ట, యజ్ఞదీక్షలో ఉన్నాను కానీ లేకపోతే నేనే ధనుసు తీసుకు బయలుదేరతాను అన్నట్టు యుధిష్ఠిరుడు. మీరు బయలుదేరకపోతే నేనే బయలుదేరతానన్నాడు. యజ్ఞదీక్షలో ఉన్నవారు ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళరాదు. అందుకు వెంటనే అన్న మీద గౌరవంతో వీళ్ళు బయలుదేరారు. ఆ బయలుదేరి ఆ చిత్రసేనుడితో చేసిన యుద్ధం మహాద్భుతం అండి. ఇక్కడ ఆ యుద్ధంలో ఆ చిత్రసేనుడు ఒక్కడు తనని తాను ప్రత్యక్షం చేసుకుని అర్జునుడి యొక్క పరాక్రమానికి నిలవలేక తాను ప్రత్యక్షమే, అర్జున నేను నీకు మిహితం చేయడానికి వచ్చాను, దురుద్దేశంతో వచ్చిన దుర్యోధనని బంధించి తమ్మని ఇంద్రుని ఆజ్ఞ అయినది, ఆ కారణం చేత నేను ఇక్కడ ఇలా విజృంభించి తను బంధించి తీసుకుపోతున్నాను అంటే ఇంద్రుడి ఆజ్ఞ తర్వాత, మాకు ఇంద్రాజ్ఞ కంటే మా అన్న ఆజ్ఞయే మాకు ముఖ్యం కనుక ఇప్పుడు మా పరాక్రమం ముందు నువ్వు ఓడిపోయావు కనుక ఇతని ముందు మా అన్నగారి ముందు హాజరుపరుద్దాం, ఆయన ఏం చెప్తే చేద్దాం అన్నారు. తిన్నగా తీసుకొచ్చి అన్నగారి ముందు ఇక్కడ నిలబెట్టారండి. అప్పుడు అన్నగారు చక్కగా చూసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ముందు కట్లు విప్పేట, నిజానికి పారిపోతున్నప్పుడు దుర్యోధనుడు కూడా అన్న యుధిష్ఠిరా రక్షించిన అరిచేటండి. చూసారా ఎంత అతనికి కూడా ఆర్తి వచ్చినప్పుడు అంత గట్టిగా అరిచాడు. ఇక్కడ ఇవన్నీ కూడా మనం భారతం చదివినప్పుడు సూక్ష్మంగా అప్పుడు తెలుస్తాయి విషయములని. ఎప్పుడైతే ఈ విధంగా అక్కడ బంధితుడైనటువంటి దుర్యోధనుని విడిపించి గంధర్వరాజుతో చెప్పాడు, మమ్మల్ని క్షమించు, ఇతను బుద్ధి కలిగి ఉంటాడు, ఇంద్రునికి మా నమస్కారాలు చెప్పు అని గంధర్వరాజుని పంపించివేసి అక్కడ సిగ్గుతో తలవంచుకొచ్చినటువంటి దుర్యోధనుతో గొప్ప మాట అంటున్నాడు. ఎంతకంటే గట్టి దెబ్బ మరొకటి ఉండదండి. ఎన్నడు నిట్టి సాహసము లింక వనర్పుకుమయ్యా దుర్జనుండన్నున్న సాహసక్రియలందు గడంగి నశించు కావునన్ క్రన్నన తమ్ములం దొరలగైకుని ఇమ్ముల బొమ్ము వీటికిన్ సన్నుత దీని కొండుక విషాదము బొందకు మీ మనంబునన్. నిజంగా ధర్మరాజు కొట్టిన దెబ్బ అర్జునుడు కూడా కొట్టలేడు, భీముడు కూడా కొట్టలేడండి. ఈ కొట్టిన దెబ్బ చాలా గట్టి దెబ్బ. వాళ్ళు కొడితే గత్తో ఒక్కడ మొత్తుతాడు, వీడు చస్తాడు అయిపోయింది. ఇది జీవిస్తూ చస్తూ ఉండడానికి తగ్గ దెబ్బ. ఎంత చక్కగా అన్నాడంటే ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయకు సుమా, దుర్మార్గులు సాహసాలు చేస్తే మరింత దుర్గతులు పాలవుతారు అన్నాడు ఇక్కడ. అందుకే దుర్జనుండన్నున సాహసక్రియలందు గడంగి నశించు. అంతేకాదు ఇంక క్షేమంగా తమ్ముళ్ళతో కలిసి ఇంటికి హాయిగా ఉండు, ఇప్పుడు దీనికిగాను మళ్ళీ కొత్త ఏడుపు తెచ్చుకోకు సుమా అన్నాడు. ఇక్కడ మరొకటి, ఒండుక విషాదము పొందకుమి అన్నాడు. అంటే స్వభావం పట్టుకున్నాడండి ఈయన, కొత్తగా మళ్ళీ ఏడుపు మొదలెట్టకు అన్నాడు. అచ్చం ధర్మరాజు చెప్పినట్టు కొత్త ఏడుపు మొదలెట్టాడు ఆయన. ఇంకెవ్వడితో మాట్లాడట్లేదు, చాలా బాధగా ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చి అంటున్నాడు కర్ణుడు, ఏమైనా మనం చాలా ప్రతాపం చూపించాం గంధర్వుల మీద, ఏదో వాళ్ళు మా యుద్ధం చేస్తే నిలవలేకపోయాం కానీ అంటే కొరకర చూసేటప్పుడు చూసారా కర్ణుడి యొక్క స్నేహం ఇలా ఉన్నది. వెంటనే ఇంక నేను బ్రతకదలుచుకోలేదు, ఎంత అవమానం జరిగే కూడా ఈ శరీరంతో ఇంకేం బ్రతుకుతాను, ఎవరి యొక్క దారిద్ర్యాన్ని చూసి గర్విద్దాం అనుకున్నానో వాళ్ళ దగ్గర నేను మొత్తం అందరితో సహా అవమానింపబడ్డాను, ఇంకేం కావాలయ్యా. ఆ ద్రౌపది నవ్వింది, మొత్తం నవ్వింది అంటే అర్థం అక్కడ పరిస్థితి చూస్తే ప్రతి వారికి అలా అనిపించింది, నవ్వకపోయినా నవ్వినట్టు అనిపిస్తుంది పరిస్థితి. కనుక వాళ్ళందరి ముద్దు నేను సిగ్గుతో చచ్చాను, ఇంకేం కావాలి, ఇక్కడ దండం పెట్టి బయలుదేరాను. మళ్ళీ ఇది యుధిష్ఠరుడు ఇస్తే దక్కిన ప్రాణాలు, వీడితో బతికితే ఏమిటి బతకపోతే ఏమిటి, అందుకు నేను ఇంక శరీరాన్ని త్యజిస్తాను, దీనికి ప్రాజోపవేశం చేస్తానన్నాడు. చూడండి, ఊరిపోసుకుంటా నిలకకుండా ప్రాజోపవేశం చేస్తాను అంటున్నాడు. ఈయనకి కొన్ని శాస్త్రాలు తెలుసు అనమాట. ప్రాయోపవేశం చేసి నేను శరీరాన్ని త్యజిస్తానంటే శకుని వచ్చాడు. అంత తేలిగ్గా చావనిస్తారండి ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి చెప్తున్నారు అవమానానికే ప్రాయోపవేశం చేసుకోవాలనుకుంటే ఇదివరకు ధర్మరాజే ఎప్పుడూ ప్రాయోపవేశం చేసుకునేవాడు కదా అన్నాడు. ఇక్కడ ఆ జూదంలో ఓడినప్పుడు, సభలో వాళ్ళ భార్య అవమానింపబడ్డప్పుడు, అప్పుడు మనందరం వికటాట్టహాసాలు చేసినప్పుడు, మళ్ళీ మనం వదిలితే బతికేరు వాళ్ళు, అప్పుడే ప్రాయోపవేశం చేసుకోవాలి. కనుక అవమానిస్తే ప్రాయోపవేశం చేసుకోవాలని అనుకోకు. నువ్వు పొందిన అవమానం కంటే గొప్ప అవమానం పొందారు వాళ్ళు. బ్రతికి సాధించాలయ్యా ఎవడినైనా అనగానే కర్ణుడు కూడా వంతపాడాడు. మీరు ఎన్ని చెప్పినా నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి తాను స్నానం చేసి శుద్ధి అయిన వస్త్రములు ధరించి దర్భాసనం పరచుకుని ఆచమనం చేసి తాను నారబట్టలు ధరించినటువంటి వాడి స్వర్గానికి వెళ్ళడానికి మౌనాన్ని ఆశ్రయించి నియమబద్ధంగా స్నాన భోజనాది క్రియలు విసర్జించి ప్రాణత్యాగానికే ఊపిరిని బిగబెట్టేటండి. ప్రాయోపవేశ పద్ధతులు ఇవన్నీ కూడా ఎవరు ప్రాక్టీస్ చేయొద్దండి, ఇది వేరే పద్ధతులు. సరే, మొత్తానికి ఆయన అలా సిద్ధంగా ఉంటూ ఉంటే వీళ్ళెవరూ ఏమి చేయలేకపోయారు, తలుపులు వేసుకున్నాడు అలా ఉన్నాడండి. ఈ లోపల రసాతలంలో ఉన్నటువంటి అసురులు కొంతమంది కృత్య అనే శక్తిని ప్రకటి పంపించి వాడిని ఉన్నవాడిని ఉన్నట్టుగా రసాతలానికి తీసుకురా అని పంపించారు. ఈ కృత్య వెళ్ళి తీసుకొచ్చింది సుయోధనుని రసాతలానికి. ఎప్పుడైతే దుర్యోధను అక్కడ చేరాడో ఎక్కడున్నా ఆశ్చర్యపోయాడు. అసురులందరూ చుట్టుముట్టారు. ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం మేము, నువ్వు ఈ పని చేస్తావు. ఇది చాలా కీలకమైన అంశం అండి భారతం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ధర్మాన్ని దెబ్బతీయడానికి అసుర శక్తులు అనేక రూపాలతో వ్యాపించి ఉంటాయి. అలాంటి అసుర శక్తుల్ని ఎదుర్కొనడం అంటే సామాన్యం కాదు. ఈ కథ అర్థమైతే ప్రస్తుత భారతదేశ సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి కూడా అసుర శక్తులు చాలా వ్యాపించి ఉన్నాయని, ఆ వాతావరణాల్లో నిండిపోయి ఉన్నాయని, ఆలోచించగలిగేటువంటి మహాత్ముల బుర్రల్లో కూడా వ్యాపించిపోయి వాళ్ళని ధర్మబద్ధంగా ఆలోచించనివ్వడం లేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాంటి అసుర శక్తులందరినీ తిరిగి కొట్టడానికై అవతరించిన మహాకార్యం జరుగుతోంది కృష్ణాదుల ద్వారా. కానీ ఇక్కడ అసుర శక్తులు ఆ దుర్యోధనుని పిలిచి రసాతలంలో చెప్తున్నాయి, నువ్వు సామాన్యుడు కావయ్యా, ఒకప్పుడు మీ అసురులం అందరం కూడా మా అభ్యున్నతి కోసం తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలితంగా నువ్వు దొరికావు. నీకు నాభి నుంచి పైభాగమంతా వజ్ర సమానమైన దేహం లభించింది, ఆ క్రింది భాగమంతా సుకుమారమైనటువంటిది లభించింది. ఇలా మేము తయారు చేసుకున్నాం నిన్ను, ఎందుకంటే యుద్ధాదులు చేసినప్పుడు ఎవడైనా కొడితే నాభికి పైభాగంలో కొడతాడు, అందుకే ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. చూసారా, అందుకని తైలాలు పూయడం, నేతులు మర్దనం చేయడం ఇలాంటి కథలు లేవండి, ఎన్నో లేనివి చాలా వస్తూ ఉంటాయి ఇక్కడ. అలా నిన్ను తయారు చేసుకున్నాం మేము, ఎంతో ఆశ. పైగా అనేక అసురులు రకరకాల రాజులుగా పుట్టారు, వాళ్ళందరికీ ఆశ నీ మీద ఉందయ్యా. ఎంత భవంతైనా పునాది మీద నిలబడ్డట్టు ఎందరో రాక్షసులు నిన్ను నమ్ముకున్నారు, అలా నువ్వు పోతే మా ఆశల సౌధం కుప్పకూలిపోతుంది అన్నారు. ఎంత ఆశ పెట్టుకున్నాను నీ మీద, పైగా నువ్వు సామాన్యుడు కావు, పెద్ద గొప్ప రాక్షసుడివి, దానికి తోడు కలిపురుషుడి యొక్క స్వరూపను నువ్వు, కనుక నీ మీదే చాలా మేము ఆశ పెట్టుకున్నాం. అలాంటి నువ్వు ప్రాయోపవేశం చేస్తే మా గతి ఏం కావాలి. పైగా అనేక మంది అసురులు భూమి యందు సంచరిస్తున్నారు సుమా, వాళ్ళందరూ కూడా రకరకాల రూపాలతో ఉన్నారు అని కొందరు అసురులు ఏ రాజుల పేర్లతో ఉన్నాయో చెప్పారు. ఇది మనం దానవ దేవ అంశ అవతరణం అనే అధ్యాయంలో రెండో రోజున విస్తారంగా చెప్పుకున్నాం కానీ ఇక్కడ చెప్పను ఎవరెవరు ఏ రూపాలతో వచ్చారో చెప్పుకున్నాం. పైగా ఇంకొకటి తెలుసా, భీష్మద్రోణాదుల్ని కూడా అసురులు ఆవేశిస్తారు. అంతేకాదు, కర్ణుడు సూర్యాంశ సంభూతుడే, దేవతాంశ సంభూతుడు, ఆయన దేవతాస్వరూపమే. కానీ మేమేం చేసామంటే మరణించిన నరకుడు ఈ మధ్య కొద్ది కాలం క్రితం కృష్ణ చేతులు మరణించాడు, ఆ నరకుడు యొక్క ఆత్మను అతనిలో ప్రవేశింపజేశాం మేము ఇక్కడ. అంటే ఏదో శేషం మిగిలిందనమాట, ఉన్నది కూడా పోవాలి దీక్ష. అతడు ఆత్మను ప్రవేశింపజేశాం కాబట్టి అతడికి కూడా ఎప్పుడూ ధర్మవిరుద్ధమైన బుద్ధులే పుడతాయి కర్ణుడికి. అంతేకాదు భీష్మద్రోణాది మహావీరుల్లో భీష్మద్రోణ కృపాద్యాశ్చ దానవాక్రాంత చేతసః, భీష్మద్రోణ కృపాచార్యాదులు నిజానికి దేవతాంశ సంభూతులైనా వారిలో కూడా వారి చిత్తము దానవాక్రాంత, దానవుల చేత ఆక్రమించబడింది సుమా. అందుకే నతత పాండుపుత్రాణం శ్రీహవంతో విశాంపతే, అందుకే వాళ్ళు పాండుపుత్రులపై అంత స్నేహం చూపించరు. వాళ్ళు ఎంత కాదన్నా మీ పక్షాన్ని వాళ్ళు కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళ చిత్తాలపై అసలు బుద్ధులు ఆక్రమించి ఉన్నాయి. ఇది చూపించారు ఇక్కడ. దీన్ని బట్టి భారతంలో ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తించారో సమాధానం ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది మనకు. చాలా ఇలా చెప్పి నువ్వు బ్రతుకుండాలి నాయన అని విన్నావు కదా, సంసిద్ధుడివే కదా అని ఒప్పించి మళ్ళీ కృత్య చేత యథాస్థానంలో పెట్టించారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు దుర్యోధనుడు. ఈ రహస్యం అతడిలోనే ఉందండి, ఇంకెవ్వరికి తెలియదు. పక్కనున్న శకునికి కూడా చెప్పలేదు, కర్ణుడితో చెప్పలేదు, దుశ్శాసనుడితో కూడా చెప్పలేదు. తెలుసుకోండి, వాళ్ళలోనూ ఉండిపోయింది విషయం. ఇది ఒక రహస్యం. నిజానికి దేవతలు చేస్తే దేవరహస్యం అనాలి, దీని ఏదో రాక్షస రహస్యం అని కాపాడితే సరిపోతుంది. ఇక్కడ మొత్తాన్ని జరిగింది ఈ సన్నివేశం. ఆ తర్వాత కర్ణుడు చెప్తున్నాడు, అమ్మయ్యా నువ్వు నిర్ణయించుకుని తిరిగి బ్రతుకుతానని రావడం నాకు ఆనందం కలిగించింది. బతికి సాధించాలి కానీ చచ్చేవి సాధిస్తావని చెప్పేట. ఇంత అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇక్కడ తర్వాత కర్ణుడు, నీకు నేను హామీ ఇస్తున్నాను, నీ వీరులతో బయలుదేరి నేను మొత్తం అన్ని దేశాల రాజుల్ని జయించి వస్తానని బయలుదేరాడు కర్ణుడు. ఆ జయగాథలో అన్ని దిక్కుల్లో ఉన్న రాజులందరినీ జయించి వశం చేసుకుని నువ్వు కూడా రాజసూయాగం చేయని చెప్పేటండి దుర్యోధనుడితో. ఎందుకంటే ఇదంతా రాజసూయాగం చేయాలంటే ఎందుకు, పాండురాజు ఆదేశిస్తే పితృభక్తితో ధర్మరాజు చేశాడు, ఇప్పుడు ఈయనెందుకు చేస్తున్నాడు? అసూయతో, మరొకటి కాదు, ఈర్ష్యతో. కేవలం ధర్మరాజేనేంటి, నేను కూడా చేస్తాను రాజసూయాగం అని. అందుకు రాజసూయాగం చేస్తానని నిర్ణయించుకుని తన పురోహితుని వాళ్ళు పిలిపించట. ఆ పిలిపించినప్పుడు ఆ పురోహితులు చెప్పారు, నీ అన్న ఇంతవరకు రాజసూయాగం చేశాడు, నీ పైవాడు అన్న కానీ తండ్రి కానీ బాబాయి కానీ ఎవరైనా నీకంటే పెద్దవారు రాజసూయాగం చేస్తే వారు బ్రతుకుండగా మళ్ళీ నువ్వు రాజసూయాగం చెయ్యరాదు, ఇది శాస్త్రం చెప్తోంది. కనుక రాజసూయాగం క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పారట. ఏం చేస్తాడు, అవునాయన అయితే వద్దన్నట్ట, రాజసూయాగం నిషేధింపబడింది. కానీ బాధగా ఉంది ఇతనికి. అప్పుడు పురోహితులు చెప్పారట, రాజసూయాగం లాంటి యాగమే మరొకటి ఉంది, అది ఎవరైనా చేసుకోవచ్చు, పైగా ఇంత గొప్ప బలాన్ని సంపాదించావు కనుక నువ్వు చెయ్యవచ్చు. దాని పేరు నారాయణ యాగము, ఇది సాధారణంగా ఎవరూ చేయలేదయ్యా, అలాంటి అద్భుతమైన యాగం ఇది, ఇది నువ్వు చెయ్యు అని చెప్పగానే చాలా సంతోషించి నారాయణ యాగాన్ని చేశాడు. ఆ యాగం చేసి ఏమీ తక్కువ లేకుండా దానములు భోజనాలు చాలా భక్తిగా చాలా చక్కగా ప్రవర్తించాడు దుర్యోధనుడు. ఆ యాగం చక్కగా పూర్తయింది. ఆ యాగం పూర్తయిన తర్వాత అందరూ సంతృప్తులు వెళ్ళి దీవించేటండి. ఆ యాగానికి రమ్మనమని ధర్మరాజును కూడా పిలిచాడు మహానుభావుడు. సామాన్యం కాదు ఇక్కడ. వెంటనే యుధిష్ఠిరుడు అంటాడు, యాగములు తపస్సులు చేయడం అనేది చాలా మంచి బుద్ధి, అది మా తమ్ముడు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ వనవాస నియమం ఉన్న మేము నగరంలోకి రాము గనక మేము రావడం లేదు, యాగం చక్కగా జరుగుగాక అని చెప్పేమని చెప్పు అని కబురు పంపిస్తాడు. మొత్తం యాగం పూర్తయింది. యాగం చివరిలో కర్ణుడు ఒక ప్రతిజ్ఞ పడుతున్నాడు. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, అర్జున్ని చంపే వరకు నేను కఠోరమైన నియమాలను పాటిస్తాను. ఆ నియమ దీక్షలో ఉన్నప్పుడు నన్ను ఎవడు ఏది అడిగినా, అది కూడా విప్రుడు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాను ఆ దీక్షలో ఉన్నప్పుడు. రెండు, నీటిలోంచి పుట్టినటువంటివి తినను, కొన్ని నియమాలు. దీనిని శాస్త్రంలో ఆసురీ వ్రతం అంటారు అన్నాడు ఇక్కడ. అంటే రాక్షస నియమం, అంత గట్టి నియమంతో పాటిస్తారట ఈ వ్రతాన్ని పాటిస్తారు. అర్జునుడు చావాలని కర్ణుడి యొక్క నియమం, అంత గట్టిగా పట్టాడు ఆ నియమం. ఆ నియమం పట్టుకుని ఉన్నాను అని ప్రకటించాడండి ఇక్కడ. ఈ వార్తలన్నీ వెళ్ళిపోతున్నాయి ఎప్పటికప్పుడు, కమ్యూనికేషన్ సిస్టమ్ గట్టిదన్నాం కదా. కర్ణుడి ప్రతిజ్ఞ పట్టాడంటే అంత మహానుభావుడు యుధిష్ఠుడు కొంచెం బాధ కలిగిందిట. ఎందుకంటే కర్ణుడి దగ్గర గొప్పగా ఉన్నటువంటివి ఏంటంటే కవచకుండలాలు. సామాన్యమైన అంశం కాదు ఇది. అది కవచకుండలాలు, సహజ కవచకుండలాలు, పైగా అమృతము నుంచి పుట్టినవి, అవి సామాన్యం కాదు. అందుకే అవి ఉండగా అతడు చావడు. ఆ కారణం చేత అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా సహజ కవచ కుండలాలు కలిగిన కర్ణుని సంహరించడం సాధ్యం కాదు అని చిన్న దుఃఖంలో ఉన్నట్ట. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి యుధిష్ఠిరునితో ఒక బోధ చేస్తారండి. ఆ ఒక్క బోధ మళ్ళీ నక్ష ప్రశ్న అంత అవుతుంది కనుక భయపడి వెళ్ళట్లేదు. కానీ అద్భుతమైన అంశం చెప్తాడు, నువ్వు దుఃఖపడ్డం తప్పు నాయన, ఈ సుఖము ఈ దుఃఖము అనేది చక్రంలా వస్తూ ఉంటాయి. ఈ ఒక్క మాట ఎంత అద్భుతంగా చెప్పాడు. ఉత్థానము పతనము జీవితంలో ఎవరికైనా తప్పదు, ఒక దశలో పైకి వెళతారు, ఒక దశలో కిందకి దిగుతారు. ఇది సహజం. పైగా ఇవాళ రాజ్యం కావాలి లేదా మరొకటి కావాలి అనుకుని బాధపడ్డం ఉందే, అవి వస్తాయి, వచ్చినా పోతాయి. అవి పోవడమే కాదు, అవి అనుభవించే వాడు పోతాడు. కనుక సృష్టిలో వీటి గురించి మాత్రమే ఆలోచించడం కాదు నాయన అని గొప్ప బోధ చేస్తాడండి. ఈ బోధ నిజానికి వేదాంత బోధే. నీకు నిజంగా పోయిన రాజ్యం రావడానికి నీ తపశ్శక్తి తిరిగి తెచ్చుకోగలవు, అందులో సందేహమే లేదు. నువ్వు దిగులు పడకు, నీ రాజ్యం నీకు వస్తుంది. తపస్సుతో రాజ్యం తెచ్చుకోవచ్చు, స్వర్గం తెచ్చుకోవచ్చు, కానీ రాజ్యం కంటే స్వర్గం కంటే గొప్పవి కొన్ని ఉన్నాయి సుమా అని చెప్తున్నాడు ఇక్కడ. అందులో మౌద్గల్య మహర్షి అనే తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సుకు సంతోషించి ఇంద్రుడు వచ్చి నీకు దివ్యలోకములు పిలుస్తున్నాయి రా అన్నట్టు విమానం తీసుకొచ్చి, ఏమిటయ్యా నేను చేసిన గొప్ప పని అంటే సత్యము దానము ధర్మము ఇవన్నీ చేసావు కనుక నీ స్వర్గం ఉన్నది అంటే ఎలా ఉంటుంది, ఏమిటి స్వర్గం అన్నాడు. చాలా బాగుంటుంది, స్వర్గంలో చాలా సుఖాలు ఉంటాయి, రోగాలు ఉండవు, రొష్టులు ఉండవు, అన్నీ బాగుంటాయి. కానీ స్వర్గంలో దోషాలు ఏంటంటే మళ్ళీ వెనక్కి వస్తావు, అక్కడ కూడా నీకంటే పైలోకంలో ఉన్నవాళ్ళు కనబడుతుంటారు, అది చూసి బాధపడుతూ ఉంటావు. ఇక్కడికంటే అది గొప్పదే కానీ అక్కడికి వెళ్తే దానిపైన మరొకటి ఉంటుంది. మనం నేల మీద ఉన్నామని ఫీల్ అవుతుంటాం, మేడ మీద ఉన్నవాడేమైనా ఆనందంగా ఉంటాడా, వాడికి కూడా నేల మీద ఉన్నట్టే ఉంటుంది వాడికి. కానీ ఇక్కడికంటే అది గొప్పది కానీ అది కూడా గొప్పది కాదయ్యా, ఇంతకంటే గొప్పది ఒకటి ఉన్నది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబుకు పెంజీకెట్టి కవ్వల ఎవ్వండు ఏకాకృతి ఉంటాడో అతడు నారాయణుడు, పరంధాముడు, పరమాత్మ. ఆయన్ని పొందడమే మళ్ళీ వెనక్కి రానివ్వదు, అది ఒక్కటే సద్గతిని కలిగిస్తుంది సింహ. అందుకు మహాత్ములైన వారు స్వర్గాది పదవులను కూడా తృణీకరించుతారంటే ఇంకా రాజ్యము అది దొరకడము, అది దొరకకపోతే దుఃఖపడ్డము, దీనికి ఏమైనా అర్థం ఉందా అన్నట్ట. నిజంగా ఈ ఒక్క ఉపదేశం మనకి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఆలోచించండి. మనకు పనిచేసినా పని చేయకపోయినా యుధిష్ఠిరుడికి పనిచేసింది అది చక్కగా. చాలా అద్భుతంగా ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. నారాయణ పదమే గొప్పది, తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. సూర్యులైన వారు ఆ విష్ణు పదంపైనే దృష్టి పెడతారయ్యా, అది నారాయణ బ్రహ్మము, అందుకే బ్రహ్మపదము. ఇది వివరించి వ్యాసుడు వెళ్ళిపోయాడు అక్కడికి. అటు తర్వాత దుర్యోధనుడి బాధలు అలాగే ఉన్నాయి. సందు దొరికితే దెబ్బతీయాలని ఒకసారి దూర్వాస మహర్షి దుర్యోధను వద్దకు వచ్చాట. ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. ఎలాంటి ఆతిథ్యం అంటే దుర్వాసుడికి ఆతిథ్యం ఇవ్వడం కంటే బాధ మరొకటి ఉండదుటండి. అని నిల్చుంటే ఎందుకు నిల్చున్నావు అంటాడు, కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అంటాడు, ఇదిగో బాధ. అర్ధరాత్రి వస్తాడు, భోజనం పెట్టకపోతే పెట్టలేదే అంటాడు, భోజనం పెడితే ఇప్పుడు తింటామా అంటాడు. ఇలా చాలా చిక్కులు ఆయనతో. అలాంటిది భరించి భరించి నోరెత్తకుండా ఏదంటే అది చేస్తూ చక్కగా ఆతిథ్యం ఇచ్చాట. అంత అయ్యాక చాలా సంతోషించానయ్యా, ధర్మబద్ధమైన నీ కోరిక ఏదైనా ఉంటే అడుగు అన్నట్ట. ధర్మబద్ధమైన అండర్లైన్ చేయాలి, దుర్యోధను దగ్గర అది అండర్లైన్ చేయకపోతే ప్రమాదాలు ఉన్నాయి తెలుసు. ధర్మబద్ధమైన ఏ కోరికైనా అడుగు తీరుస్తానంట దూర్వాసుడు. అంటే ఏం లేదండి, మమ్మల్ని ఎలా అనుగ్రహించారో అదేవిధంగా అరణ్యంలో ఉన్నటువంటి మా అన్నగారు యుధిష్ఠిరుని వద్దకు వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి ఆయన్ని అనుగ్రహించండి అని చెప్పాడు. ఇదేం భక్తితో కాదండి, మేమంటే రాజ్యంలో ఉన్నాం కనుక అన్ని అరేంజ్ చేసాం, అడవిలో ఆ సదుపాయాలు లేనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళామనుకో నీ శాపం దగ్గరికి పోతాడైనా, ఇది బాధ. బయటికి ఓహో ధర్మబద్ధంగా కోరుకున్నా సరే బయలుదేరతానని వెళ్ళేట తిన్నగా, అది ఎప్పుడు వెళ్ళాడు, అన్ని భోజనాలు అయిపోయి కబుర్లు ఆడుకుంటున్నట్ట ద్రౌపది మొదలైనటువంటి వాడు. ఆ స్థితిలో అక్కడికి చేరడు తిన్నగా దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో వచ్చాడు. ఆ సమయంలో రాగానే ఆనందించారు, ఆహా రండి రండి అని భోజనాలకు అన్నీ సిద్ధం చేశారా, సిద్ధం చేస్తామండి అనగానే మేము మాధ్యాహ్న క్రియలు మొదలన్నీ చేసుకోవడానికి నది దగ్గరికి వెళ్తాం, మీరు లోపల సిద్ధం చేయండి వెళ్ళిపెట్టాను. ద్రౌపది మొహం పాలిపోయింది, ఎందుకంటే అక్షయ పాత్రకు నియమం ఉంది, వీళ్ళందరూ భోజనాలు అయిన తర్వాత ద్రౌపది భోజనం చేస్తుంది. ద్రౌపది కానీ భోజనం చేశాక ఇంకా అక్షయ పాత్ర ఆ రోజు వంటని అందివ్వదు, ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు ద్రౌపది భోజనం కూడా అయిపోయింది, ఇంకేముంది అక్కడ 10,000 మంది పైన, ఇప్పుడు ఏం చేయాలి గతి. ఆ సమయంలో ద్రౌపది వెంటనే ధ్యానం చేసుకుందిట, ఎవరిని, ఏ స్వామి అయితే నాకు భయంకరమైనటువంటి వస్త్రాపహరణ సమయంలో రక్షించాడో ఆ స్వామి ఇప్పుడు మమ్మల్ని మునిశాపం నుంచి కాపాడాలి అని ప్రార్థించింది. రండి ఇక్కడ రెండు అంశములు. వెంటనే అక్కడ ద్వారకలో ఉన్న స్వామి తత్క్షణం అక్కడ వచ్చేటాయి, అది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం. అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలిసిన కథే, కానీ తెలుసుకోవాల్సిన అంశం చూడండి, భగవంతుడికి దూరం లేదు అనుగ్రహానికి. నీ యొక్క మనస్సు గాఢమైతే మనోవేగంతో స్వామి వస్తాడు అక్కడికి. పైగా రెండు సన్నివేశాల్లో అనుగ్రహం మనకు స్పష్టంగా కనబడుతుంది, మిగిలిన చోట్ల ఆయన అనుగ్రహమే రక్షిస్తూ ఉన్నది ఇక్కడ, అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. ఇందులో మరొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద్రౌపదిని ఎందుకు అనుగ్రహించాడు, ఎందుకేమండి శరణాగతి, అంతే కదా ధర్మము, తాను చేస్తున్న ధర్మపాలన వల్ల. మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఆమె ఆచరించిన ధర్మమే వస్త్రముగా చేసి పరమాత్మ అనుగ్రహించాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ధర్మము కేవలం భక్తి అంతేగాని, చిన్నప్పుడెప్పుడో కృష్ణుడు చెరుకుతుంటూ ఉంటే కృష్ణుడు చేయి తగ్గానే ఆ పక్కన ఉన్న ద్రౌపది తన చీర చించి కట్టిందని, లేదండి చెరక్ కాదండి యాపిల్ పండు కోస్తూ ఉంటే కత్తి తగిందండి అని మరొకడు. ఈ రెండు కోత కథలు కోతలేనండి, నిజంగా భారతంలో లేవు. చెయ్యి తగిందని గుడ్డ చుట్టడం ఈ పిచ్చి కథలు ఏం లేవండి. ఇక్కడ తర్వాత ఎవరికో సరదాగా పుట్టింది బుద్ధులు, ఇలా భారతం లేని కథలన్నీ పుట్టించి అదే భారతం అనుకున్నట్టు మనం చేశారు. ఒక్క చీర చుడితేనే, చీర ముక్క చుడితేనే అన్ని చీరలు ఇస్తే, కొబ్బరికాయలు కొడితే ఎన్ని కొబ్బరికాయలు పడాలో మనకి ఇక్కడ. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఇలా ఉంటుందని మనం నిర్ణయించడానికి లేవు. ఇవి తెలుసుకోవాల్సినది. కేవలం ఆమె యొక్క శరణాగతితో కూడిన భక్తికి సంతోషించాడు భగవంతుడు. కేవలం భక్తవత్సలుడు అండి, ఆయనకు కావాల్సి ఏం కావాలి అయితే భక్తుడికి ధర్మం పక్కనుంటే ఫలితం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఈ విధంగా ప్రార్థించగానే కృష్ణుడు వచ్చి తిన్నగా ద్రౌపది దగ్గర రాగానే ద్రౌపది ఆశ్చర్యపోయింది, ఏంటి స్వామి ఇలా వచ్చావని. ఇటువైపు వెళుతూ ఉన్నాను, ఆకలి బాగా వేస్తుంది, ఏమి ఉంటే పెడతావంటే ఇదేం పరీక్ష స్వామి, ఇంకేమి పుట్టదు నా దగ్గర, ఆహారమే లేదు, ఇప్పుడేమి భయంతో ఉన్నావు, ఆ వెళ్ళిన వాళ్ళు వస్తే భోజనం ఎలాగా అని నువ్వు ఇప్పుడు వచ్చి కొత్త భయం పెట్టావు అంటే నువ్వు మరీ అలా చెప్పక హాస్యాలు ఆడుతున్నావు అన్నట్ట. లేదు నిజంగా అయిపోయింది, అయితే చూస్తాను అక్షయపాత్ర ఎలా ఉందో అన్నట్ట తీసుకొచ్చి చూపించింది. చూపిస్తే స్థాల్యాం కంఠేద సంలగ్నం శాకానాం శాకాన్నం వీక్ష కేశవ ఆకారయ మునీన్ శీఘ్రం భోజనాయేన చ బ్రవీత్. ఆ మహానుభావుడు దాని యొక్క కంఠభాగం, కంఠభాగం అంటే మూత ఉన్న ప్రాంతం వద్ద ఆ పై భాగంలో ఒక చిన్న శాకాన్నము అన్నాడు. శాకాన్నము దీనికి అనువాదం చేస్తూ ఆకుకూరతో వండిన అన్నము యొక్క చిన్న భాగంట, ఆకు మిగిలిందండి చివరికి, లేదా శాకం అది మిగిలితే అది తీసుకుని నోట్లో వేసుకుని అబ్బా మొత్తం అందరూ లోకమంతా తృప్తి చెందింది సుమా అన్నాడు. ఎంత అద్భుతమైన అంశం ఇందులో గమనించాలి. ఇక్కడ అక్కడ స్నానం చేసినటువంటి మొత్తం 10,000 మంది దుర్వాసునతో కలిసి అనుకుంటున్నట్ట, బాగా భోజనం చేసిన తర్వాత ట్రేన్పులు ఎలా వస్తాయో అలా వస్తున్నాయి. ఇప్పుడు మనకి కడుపు నిండిపోయింది, మనం ఇప్పుడు తిరిగి ఎలా వెళతాం, వెళ్లకుండా ఇటు నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే మనం వస్తామని భోజనాలు వండించుతాడు రాజర్షి, అయితే భోజనం వండమని చెప్పి తిరిగి వెళ్ళాక మేము తినమంటే అప్పుడు వెళ్ళిన వాడికి పాపం వస్తుంది అండి. చాలా ముఖ్యమైన అంశం తినమంటే, అన్నం అంతా వ్యర్థమవుతుంది. అప్పుడు రాజర్షి కనుక ఒక్కసారి యుధిష్ఠుడు కోపంగా చూస్తే మనం నిలబడలేం, కనుక ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవడమే మంచిది, వెళ్ళిపోయేట. ఇంకా రాలేదేమిటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసి రారు పంపించేట కబురు, వెళ్ళి చూసి వచ్చేటప్పటికల్లా వాళ్ళు పారిపోయారని వార్త తెలిసింది. ఇక్కడికి కృష్ణానుగ్రహం ఇది. ఇందులో ఏంటి చెప్పాడు వింత, ఒక మహిమ చూపించడమే కాదు, ఇదిలో తెలుసుకోవాల్సిందంటే కృష్ణుడు విశ్వశరీరుడు, ఇది తెలుసుకోవాల్సింది. విశ్వమే అని శరీరం, అందుకే కృష్ణార్పణముగా ఏది సమర్పిస్తామో అది విశ్వానికి అంతటికీ అందుతుంది, ఇది తెలుసుకోండి. అందుకే భగవంతుడికి నివేదించి తినరా అంటే విశ్వానికి నువ్వు రుణపడి ఉన్నావు, ఆ రుణం తీర్చుకోవాలంటే విశ్వమూలుడైన విశ్వేశ్వరుణ్ణి ఆరాధించు, ఇది చెప్పారు ఇక్కడ. ఒక్క మెతుకు తనంత తాను తీసుకుని విశ్వాత్మకుడైన పరమాత్మ తృప్తి చెందాడే, అలానేది ఆయనకి నివేదించి మనం భోజనం చేస్తే విశ్వమంతా క్షేమంగా ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. ఈ అంశంలో స్వామి అనుగ్రహంతో పాటు స్వామి తత్వం మనం తెలుసుకున్నాం. అటు తర్వాత ప్రధానంగా అటువైపు నుంచి సాల్వ దేశానికి వెళుతున్నటువంటి సౌవీర రాజు, సింధు సౌవీర దేశాలకి రాజు అయినటువంటి ఒకడు బయలుదేరి తన యొక్క కొంత రాజ పరివారంతో రాజవీరులతో వెళుతున్నవాడు సాల్వ దేశానికి వెళుతూ త్రోవలో అరణ్య ప్రాంతం నుంచి వెళుతున్నాడు. అక్కడ పాండవుల యొక్క కుటీరం కనబడింది. ఆ సమయంలో పాండవులు వేటకి వెళ్ళేట, కుటీరం వద్ద ధౌమ్యుడు తృణబిందువు అనే మహర్షి ఉన్నారంతే, అంటే పురోహితుడు తృణబిందు మహర్షి. ఇంట్లో ఆవిడుంది ద్రౌపది. ఆవిడ సరిగ్గా గుమ్మం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆ వెళుతున్నటువంటి సౌవీర రాజు సింధు దేశానికి చెందినవాడు కనుక సైంధవుడు, జయద్రథుడు అసలు పేరు. అతడు చూసి మహాసౌందర్యంగా ఉంది, ఈమె ఎవరో కనుక్కునిరా అని కోటికాస్యుడు అనేటువంటి తన ఒక అనుంగు అయినటువంటి మిత్రరాజుని పంపించాడు. ఆయన వెళ్ళి నువ్వెవరు ఏమిటి ఇత్యాదులు అడిగినాయి, ఫలానా సింధురాజు వచ్చాడు ఆతిథ్యాన్ని కనగానే సింధురాజు లోపలికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత పైగా తనకి చాలా అన్నవరుస అవుతాడు ద్రౌపదికి, ఎందుకంటే దుశ్శల యొక్క భర్త అతడు, అన్నవరుస అవుతాడు కనుక చక్కగా నిన్ను చూడలేదు ఎప్పుడు, క్షేమమే కదా నువ్వు అంటూ ప్రేమగా పలకరించిందిట. అంటూ నేను పాండవుల యొక్క పత్నిని అంటూ తన్ని తాను పరిచయం చేసుకున్నది, నువ్వు నాకు సోదరుడు అవుతావు ఇవన్నీ చెప్పగానే, ఏమైనా నువ్వు సౌందర్యవతివి, నువ్వు నాకు చెందిన దానివి కావాలి, నువ్వు చక్కగా వచ్చే రథం మీద కూర్చున్నా సరే ఏనుగు మీద కూర్చున్నా సరే నేను చక్కగా తీసుకువెళ్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ అన్న తమ్ముడు ఇలాంటి మాటలు మాత్రం చెప్పకు అని చెప్పాట. వెంటనే పాపాత్ముడా నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది అని గట్టిగా ఆవిడ మందలించడం, ఇతడు దుర్మార్గుడై ఆమెను కొంగుపట్టి లాగి తీసుకుపోతున్న సమయంలో ధౌమ్యుడు లేచి ఆపెట్ట, కానీ అతనికి ఏం శారీరక బలం ఉంటుందండి? ధౌమ్యుడిని పక్కకు తోశాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు రథాలతో పాటు వెళ్ళిపోతున్నాడు. అనేక పరివారం రథములు వచ్చాయి, అనేక మంది రాజులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ధౌమ్యుడు గట్టిగా అరుస్తూ ఉన్నట్టంతే, అతడు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తాడు. అదే ఇక్కడ కూర్చుని అరవడం కాదు, పరిగెత్తాడు. ఆ సమయంలో అటువైపు వచ్చినటువంటి పాండవులు, వాళ్ళు అప్పటికే కొంత కలకలం వాళ్ళకి వినిపించి అనుమానం వచ్చి ఆశ్రమం వైపు వచ్చారు. వచ్చేటప్పటికల్లా ద్రౌపదితో వచ్చినటువంటి ఒకనొక దాసి అక్కడ వలవల ఏడుస్తూ కనబడింది. ఆమె జరిగిన విషయం చెప్పగానే వెంటనే పాండవులు పరాక్రమించి బయలుదేరారు జయధ్వజుడు వెళ్ళిన వైపు. ఆ త్రోవలో అరుస్తూ ఉన్నట్టు ధౌమ్యుడు, ఆ ధౌమ్యుడితో చెప్పి, స్వామి ఇంకా మీరు విచారపడకండి, మీరు ఆశ్రమానికి వెళ్ళని మేము చూసుకుంటాం అన్నారు. ఇక్కడ ఆ వెళ్ళినటువంటి వీరులు చేసిన యుద్ధం అద్భుతమండి. ఈ కోటికాస్యుడు మొదలైన వారిని అవలీలగా సంహరించారు భీమార్జునుడు, అనేక మందిని దెబ్బతీశారు. ఏమో అనుకున్నాడు కానీ ఆ సింధురాజు ఇప్పుడు భయచకితుడై దగ్గరికి భీమసేనుడు అర్జునుడు వస్తూ ఉంటే, భీమసేనుడు అర్జునుడు మాత్రమే వెళ్ళారండి. ఆ వెళుతున్నటువంటి సమయంలో అక్కడ ద్రౌపదిని విడిచిపెట్టి పరిగెత్తట సింధురాజు ప్రాణాలు దక్కించుకోవడానికి. అప్పుడు పట్టుకున్నాడు గట్టిగా భీమసేనుడు అతన్ని పట్టుకుని గట్టిగా కడుతున్నప్పుడు వాడిని ఎలాగైనా సంహరించు అందిట ద్రౌపది. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఒక్కసారి గాంధారిని దుశ్యల్ని గుర్తుపెట్టుకో, వాళ్ళు దుఃఖించరాదని చెప్పేట మహాత్ముడు. చూడండి ఎంత గొప్ప విషయం. కానీ ద్రౌపది మహాకోపంగా చూసి ఎలాగైనా సరే వాడిని సంహరించాలని చెప్పిందిట. అప్పుడు పాండురాజు ద్రౌపదిని తీసుకుని నకుల సహదేవులతో సహా ఆశ్రమానికి వెళితే మిగిలిన ప్రతాపమంతా చూపించినటువంటి మహానుభావులు భీమార్జునులు గట్టిగా పట్టుకున్నారు వాడిని. ఆ భీముడు ఎలా పట్టి కొట్టాడో చూపిస్తారు. నిజానికి వ్యాసుడు వర్ణించినంత అద్భుతంగా మరొకరు వర్ణించలేరు. యుద్ధమంతా వర్ణిస్తారు. మీరు ఎన్ని కొత్త టెక్నాలజీలు పెట్టి చూపించినా చిత్రించలేనంత అద్భుతంగా వ్యాసుడు వర్ణిస్తాడండి. జాగ్రత్తగా వినాలి కానీ యుద్ధ వర్ణన అద్భుతం. ఆ పట్టి కొడతట, కొట్టినప్పుడు మూర్చిపోతాడు. భీముడు కొట్టిన చెంపదెబ్బలకు మూర్చిపోతాడు. ఇంకా సంహరిస్తానన్నప్పుడు అర్జునుడు చెప్తాట, అన్నమాట గుర్తుపెట్టుకో, చంపరాదు సుమా వీణ్ణి, వీణ్ణి నువ్వు బంధించు, మరో రకంగా శిక్షించు. అంటే ఐదు పిలకలు మిగిలేటట్టు రేవులు వారు గొరిగెట్ట మొత్తం గొరిగా జయధ్రుడిని అలాగే తీసుకువెళ్ళి ధర్మరాజు దగ్గర పెట్టాడు. పెట్టగానే ఒక్కసారి ధర్మరాజు నవ్వేట, నవ్వి మరణ సమానమైన శిక్ష వేసావు, చాలు ఇంక వీణ్ణి విడిచిపెట్టు అని, నువ్వు మా సోదరికి భర్తమని విడిచిపెడుతున్నావు, జాగ్రత్తగా వెళ్ళు అంటే ద్రౌపది అందిట, ఇంక వీడు దాసుడైపోయాడు, యుధిష్ఠిరుడికి దాసుడు అనగానే. అప్పుడు భీముడు అంటున్నాడు, ప్రతి చోట ఇంక నువ్వు ఎవడువి అని అడిగితే ధర్మరాజు దాసుడిని చెప్పుకో, అలాగైతే నేను విడిచిపెడతాను అని చెప్పి, పైగా అక్కడ ఏడుస్తూ అక్కడున్న మహర్షులందరికీ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినవాడు తపస్సు చేసి కొన్ని వరాలు పొందాడు. తర్వాత ఈ జయద్రథుడు మళ్ళీ యుద్ధంలో వీడిని కలుసుకుందాం, ప్రస్తుతానికి విడిచిపెడతాను చాలు ఇక్కడ. ఆడు తర్వాత దుఃఖిస్తున్నాడు యుధిష్ఠిరుడు, ఏమిటి కష్టాలు, అడుగడుగున ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కష్టం. ఏమిటి అంటే ఇలాంటి కష్టమే రామచంద్రమూర్తికి వచ్చిందయ్యా అంటూ మార్కండేయుడు ఈ సమయంలో రామచంద్రుని యొక్క గాథను చెప్పినట్లుగా మనకు వర్ణించబడుతుంది. ఆడు తర్వాత గాథల్లో ఈ జయధ్రుడి పరాభవం ఇవన్నీ కూడా తర్వాత చెప్పబోయే అంశములకు ప్రధానం గనక ఆఖ్యానంలో ముఖ్యమైనవి కనుక ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇటువంటి సమయంలోనే 12 ఏళ్ళు పూర్తయ్యాయండి, ఇంకా 13వ ఏడు దగ్గరికి రాబోతుంది. కానీ ధర్మరాజులో ఒక బాధ మాత్రం అలాగే ఉన్నది, కర్ణుడికి ఈ సహజ కవచకుండలాలు ఉన్నాయి అని ఒక బాధ అలా ఉంది. ధర్మరాజు బాధను అర్థం చేసుకుని ఆ బాధ లేకుండా చేద్దాం అనుకున్నట్టు ఇంద్రుడు, ఇంద్రుడు అలా అనుకున్నాడన్న విషయం సూర్యభగవానుడు కనుక్కున్నాడు. కనుగొని కర్ణునికి స్వప్నంలో కనబడ్డాడు ఒక విప్రవేశంలో. ఇదిగో నీకు ముందే హెచ్చరిస్తున్నాను, రేపటి రోజున ఇంద్రుడు వచ్చి నిన్ను కవచకుండలాలు అడుగుతాడు సుమా, నువ్వు ఒక నియమంలో ఉన్నావు వ్రత నియమంలో. ఏమిటి? విప్రుడు అడిగితే కాదనకుండా ఇస్తాను, ఇంతేనండి. ఇంత మాత్రాన్ని మన దాన వీర సోలహను చాలా చేసేసాం, అతను చేసిన గొప్ప దాన గుణమంతా ఇక్క ఈ వృత్తివృత్తంలోనే మనకు కనబడుతుంది, ముఖ్యంగా భారతంలో. వ్రతంలో ఉన్నది ఆ నియమం. విప్రుడు పైగా సూర్యుడికి నమస్కరిస్తూ ఉదయం ఉపాసన చేస్తాడట. ఎంతవరకు అలా సూర్యాభిముఖంగా ఉంటాడంటే మధ్యాహ్నపు ఎండ వెన్నుని తాకే వరకు జపం చేస్తాను. సామాన్యుడు కాడు దీన్నిబట్టి కర్ణుడు అంత తపశక్తి సంపన్నుడు, దేవతాంశ కదా మరి. అలాంటి సాధన చేస్తున్నంతసేపు ఎవడు వచ్చి అడిగినా లేదనకుండా ఇస్తాట విప్రుడికి. అలాగ రేపు విప్రవేశంలోనే రాబోతాడు ఇంద్రుడు, నీ కవచకుండలో అడుగుతాడు, నువ్వు తొందరపడి ఇచ్చేయకు సుమా, అవి అమృతం నుంచి పుట్టినవి, సామాన్యం కాదు. ఆ కుండలములు కానీ ఆ కవచములు కానీ సామాన్యం కాదు, నేను స్వయంగా అమృతం నుంచి ఉత్పన్నం చేశాను. పైగా నీ తల్లి కుంతి ఇలాంటి బిడ్డ కావాలన్నది. ఆమె ఏదో ఆ కన్యగా ఉన్నప్పుడు బాల్య చాపల్యం చేత మంత్రాన్ని అన్నది, నేను వెంటనే కనబడ్డాను. ఈ మంత్ర ఫలితంగా నీకు సంతానం వస్తుంది, అయ్యోయ్యో నాకేమీ తెలియదు, కుతూహలం కొద్దీ ఈ పని చేశాను, నువ్వు వెళ్ళిపో అన్నది. నువ్వు నన్ను ఇప్పుడు పంపిస్తే అప్పుడు నువ్వు మంత్రాన్ని, నీ గురువుని, నీ తండ్రిని నిర్లక్ష్యపరుచుతావు, ఆ శాపం తగిలి వాళ్ళు ముగ్గురు దెబ్బతింటారు, జాగ్రత్త అన్నది. ఆ కారణం చేత నీకు ఇప్పుడు కన్యాత్వం పోకుండా నేను అనుగ్రహిస్తానని చెప్పి యోగశక్తిలో ఆమె యొక్క మణిపూర చక్రం ద్వారా లోపల ప్రవేశించి బీజ నిక్షేపం చేసేట సూర్యభగవానుడు. అందుకే వాళ్ళ సంగమాల గురించి అర్థం చేసుకోవాలని లేదు, మామూలు మానవ శరీర సంగమాలు వంటివి కావు. ఈ కథనంతటిని గుర్తు చేస్తాడు ఇక్కడ. ఆడ తర్వాత పెట్టెని కుంతి విడిచిపెట్టని ఇవన్నా కూడా మనం తెలుసుకోవాల్సింది. ప్రస్తుతం మాత్రం కర్ణుడితో చెప్తున్నది సూర్యభగవానుడు ఒక్కటే, నీ కవచకుండలాలు ఈ విధంగా తీసుకోవడానికి వస్తున్నాడు. అంతేగాని కర్ణుని జన్మగాత కర్ణునికి ఇంకా తెలియలేదు, సూర్యుడు కూడా ఇక్కడ చెప్పలేదు, తెలుసుకోవాలి ఇక్కడ. కేవలం ఇంద్రుడు వస్తున్నాడు, నీ కవచకుండలు అడుగుతాడంటే నువ్వెవరివని అడిగట్ట. నేను విప్రవేశంలో కనబడ్డా, నీ సూర్యుణ్ణి నేను రక్షించడానికి ఈ మాట చెప్పాను. అంటే నువ్వు ఎన్ని చెప్పినా నా నియమం ప్రకారంగా ఆ సమయంలో అడిగింది ఇవ్వాలి కనుక ఇస్తాను, ఇచ్చి తీరతాను అన్నట్టు గట్టిగా ముందే చెప్పాడన్నమాట. కాదయ్యా, దానికి బదులుగా ఏవైనా సంపదలు ఇస్తానని చెప్పు అంటే బడాయికి పోయి అతను ఏది అడిగితే అదే ఇస్తాను కానీ ప్రత్యామ్నాయాలు ఇవ్వను అంటాడు. అయితే మరొక్క విన్నపం చేస్తున్నాను, ఇంద్రుడి దగ్గర భయంకరమైనటువంటి శక్తి అనే ఒక ఆయుధం ఉంది, అది నువ్వు అడుగు అని చెప్తే చెప్పి అతడు అంతర్ధానం అయిపోయి సూర్యభగవానుడు తెల్లవారింది. ఈయన ఏకంగా సూర్యారాధన చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో విప్రుడు వచ్చాడు. ఆ విప్రుడు రాగానే అతని కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చిన తర్వాత నీకేం కావాలన్నా నేను ఇస్తాను అన్నాడు. అనగానే నాకు నీ కవచకుండలాలు కావాలని అడిగాడు మహానుభావుడు. అప్పుడు ఈ కవచకుండలాలు నాకు అమృతము నుంచి వచ్చినటువంటివి, నాతో పాటు పుట్టే సహజంగా వచ్చినటువంటి ఈ కవచకుండలములు నేను ఎలా ఇవ్వగలను, నేను ఇవ్వలేను, దీనికి బదులుగా నీకు రాజ్యములు కావాలన్నా సంపదలు కావాలన్నా ఇవన్నీ నేను ఇవ్వగలను అని అంటే నాకు నీ యొక్క కవచకుండలాలు ఇస్తే ఇవ్వు లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. అడిగింది ఇవ్వకుండా పంపనని నా వ్రతము. కాబట్టి నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసు, నిన్న రాత్రి నాకు సూర్యుడు చెప్పాడు, ఇది కూడా చెప్పాడండి. దీన్ని బట్టి ఇంద్రుడు వంచింతి తీసుకుపోయాడు అనడానికి వీలు లేదు, వంచనకు అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకంటే ముందే సూర్యుడు హెచ్చరించాడు, తెలిసే చేశాడు ఇతను. అది తెలుసుకోవాలి ఇక్కడ, తెలిసి తెలిసే చేశాడు తప్ప వంచనకు అవకాశం లేదు. ఇంద్రుడిని అర్థం చేసుకోవాలి, ఇంద్రుడు తన ధర్మానికి విరుద్ధంగా ఏం ప్రవర్తించలేదు. ఎందుకంటే కురుపాండవ సంగ్రామం అంటే దేవదానవ సంగ్రామం, దేవదానవ సంగ్రామంలో దేవతల విజయాన్ని దేవేంద్రుడు కోరుకోవడంలో తప్పులేదు. రెండవ అంశం ఏమిటంటే ఇంద్రుడికి ఒక ధర్మము నారాయణుడు నియమించాడు, ఎవరైనా వ్రతము తపస్సు చేస్తూ ఉంటే వాటిని పరీక్షించడం ఇంద్రుని యొక్క ధర్మము. అందుకే ఎవరైనా తపస్సులు చేస్తూ ఉంటే తపోభంగానికి పంపిస్తాడు, పదవికి ఎసరొస్తుందని కాదు, వాడి తపస్సుకి పరీక్ష అది అంతే. నిజంగా యోగ్యుడు అవునా కాదా, ప్రస్తుతం మీద నిగ్రహించి కూర్చున్నాడు కానీ నిజంగా ఉన్నతత్వానికి వీడు అర్హుడా కాదా అనేది త్రిలోకాధిపత్యం ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క బాధ్యత అండి. అందుకు వ్రత నియమంలో ఉన్నవాడిని పరీక్షించడం ఒక నియమం, అందుకు వచ్చాడు. పైగా ఇక్కడ మనం వీర దానసూరుడు అనడానికి లేదు, కొంతమంది కర్ణుడిని శిబి చక్రవర్తితో పోలుస్తారు, చాలా తప్పు అని ఇక్కడ సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగిన అంశం జాగ్రత్తగా వినాలి. అయితే ఒక మాట అంటాడు, కవచకుండలాలు కానీ తీసేస్తే నా శరీరం పరమ వికారంగా ఉంటుంది కదా. అంటే నీకు వరమిస్తున్నాను, కవచకుండలాలు తీసివేసినా మీ నాన్నగారితో సమానమైన తేజస్సు రంగు నీకుంటాయి, బంగారు రంగుతో ప్రకాశిస్తూ అందం అలాగే ఉంటుంది, ఏమీ చెడదు అన్నాడు. ఇంకొక్కటి నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఏమిటంటే నీ దగ్గర శక్తి అనే ఒక మహాయుధం ఉంది, అది నాకు ఇస్తే సంతోషిస్తానన్నట్ట. చూడండి ఇక్కడ, అంటే శక్తి అనే ఆయుధం సామాన్యం కాదు, ఇది నా చేతిలో ఉంటుంది, ఎంతమంది రాక్షసులైనా సంహరిస్తుంది, సంహరించి తిరిగి నా చేతికి వస్తుంది. ఈ శక్తి నీకు ఇవ్వడం సాధ్యపడదంటే నాకు అది నువ్వు అనుగ్రహించాలి అని అడిగినా. అయితే ఈ శక్తి నీకు ఇస్తాను కానీ ఇది ఒక్కసారి ఏకవీరగ్ని, ఇది ఏకవీరగ్ని అంటే ఒకే ఒక్కడిని కొడుతుంది, కొట్టిన తర్వాత మళ్ళీ నా చేతికి వచ్చేస్తుంది, అంటే అది చాలు నాకు అన్నాడు. ఆ ఏకవీరగ్నే నాకు చాలు అని గట్టిగా చెప్పాడు. ఎందుకయ్యా అంటే నేను కూడా ఒక్కడిని కొట్టడానికే అడుగుతున్నాను, కనుక నాకు అది ఉంటే చాలు, తర్వాత నీ చేతికి వచ్చేస్తాను. నాకు నువ్వు ఆ ఒక్కడిని ఎవడిని అంటున్నావో నాకు తెలుసు అని చెప్పాడు ఇక్కడ. ఇది జాగ్రత్తగా ఈ సన్నివేశం చూడాలండి, కేవలం పై పై నాటకాలు చిత్రాల్లో కాదు, సూక్ష్మమైన సంభాషణలు వినాలి మనం. త్వంతుయం ప్రార్థయస్యేకం రక్షతే సమహాత్మన యమాహుర్వేద విద్వాంసో వరార్హం అపరాజితం నారాయణం అచించంచ తేన కృష్ణేన రక్షతే. ఇక్కడ ఇంద్రుడు ఎలా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఏ ఒక్కడిని చంపాలని అనుకుంటున్నావో వాడిని నువ్వు చంపలేవని ముందు చెప్తున్నావు అని తెలుసుకో. ఈ శక్తితో వాడిని చంపలేవు. ఎందువల్ల అంటావా? ఏమిటి వాడుకున్నటువంటి అర్హత? అతడు నారాయణుని చేత రక్షింపబడుతున్నాడు, ఇది అతడి అర్హత. ఇంతే మాట్లాడండి, అంతేగాని ఎవరి పేరు ఏమీ చెప్పలేదు. నువ్వు ఎవరిని చంపదలుచుకున్నావో వాడు నారాయణుని చేత రక్షింపబడుతున్నాడు. ఎవడైతే నారాయణుని చేత రక్షింపబడతాడో అతన్ని ఏ ఒక్కరూ శిక్షించలేరు, ఇది తెలుసుకో. అతన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. నారాయణుని అంటే ఏమనుకున్నావు నువ్వు? అచింత్యం అప్రమేయంచ వరార్హం అపరాజితం. అతడు సర్వశ్రేష్ఠుడు అని ఎవరు చెప్తారు? యమాహుర్వేద విద్వాంసం, వేద విద్వాంసులు చెప్తూ ఉంటారు నారాయణ తత్వాన్ని. అలాంటి నారాయణ రక్షకలవాడివి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, సహజ కవచ కుండలాలు ఉన్నప్పటికీ కూడా కర్ణుడు అర్జునుని సంహరింపజేయలేడు, ఇది తెలుసుకోవాల్సినది. మరి కవచకుండలాలు తీసుకోవడం ఎందుకు? ఇవన్నీ మనం ఆలోచించవలసిన అంశములు. కవచకుండలాలు ఉన్నంత మాత్రాన కర్ణుడు ఓడిపోడా? ఇక్కడ కొన్ని పరమార్థాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక విధంగా కర్ణుని ఇంద్రుడు అనుగ్రహిస్తున్నాడు. ఇవి కొంచెం లోతుగా ఆలోచిస్తే తెలిసే అంశం అండి. అందుకే విన్నానండి, ఈ తెలిసిన కథలే చెప్పారులేండి అని నిర్లక్ష్యంగా కాదు, వాటిలో ఉన్నటువంటి అసలు రహస్యం ఇప్పుడు మనం పట్టుకోబోతున్నాం. ఇక్కడ కర్ణుడికున్నటువంటి కవచకుండలాలతో ఎవరినైనా గెలవగలడు అని వరం లేదు. ఈ కవచకుండలాల వల్ల వాడితో మృతి చెందడు. అది ఇక్కడ ఓడిపోవడం వేరు, మృతి చెందకుండా ఉండడం వేరు. ఇది రెండు తెలుసుకోవాల్సింది. ఇక్కడ కర్ణుడు కవచకుండలాలు ఉన్నప్పటికీ అర్జునుడి చేతిలో ఓడిపోక తప్పదు. ఓడిపోతే ఓటమి బాధతో అతను బతక్క తప్పదు. ఓడిపోయి కూడా చిరంజీవులుగా బతికిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి భారతంలో కౌరవపక్షంలో, ఒకడు అశ్వత్థామ ఇంకోటి కృపాచార్యుడు. వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి చిరంజీవులనే వరం ఉంది కానీ వాళ్ళు ఓడిపోయారు. అంతేగాని వాళ్ళకి మళ్ళీ రాజ్యాలు ఏమీ లేవుగా. అలాగే కర్ణుడు కూడా కవచకుండలాలతో ఉండి ఉంటే కృష్ణుడి చేత రక్షింపబడుతున్న అర్జునుడి చేత తప్పకుండా ఓడిపోయేవాడే, ఇది సందేహం లేదు. అయితే కవచకుండలాలు ఉన్నాయి కనుక చావకుండా బతుకుతాడు. చావకుండా బతికితే అంతకంటే చావు మరొకట్లేదండి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే దేవతాంశలు కలిగినటువంటి వాళ్ళు ఎంత వేగం భూమి మీదకి వచ్చిన పని పూర్తి చేసుకు వెళ్ళిపోదామా అని చూసుకుంటూ ఉంటారట. ఇది పెద్ద రహస్యం. ఎందుకంటే దేవతలు మానవ లోకంలో ఎలా ఉంటారు అనేది వేదశాస్త్రాలు వర్ణించే, వింటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. మానవుల దగ్గరికి రావడానికి దేవతలు అసహించుకుంటారట తెలుసా. ఎందుకంటే ఈ శరీరం మనది కనుక మనకు చాలా ముచ్చటగా ఉంది. దీనిలో ఫలానా వాళ్ళు సౌందర్యవతులు, ఫలానా వాళ్ళు సౌందర్య పురుషులు అని బిరుదులు మనమై మనం ఇచ్చుకుంటున్నాం. కానీ ఎలాగైతే మనం పందుల గుంపుల్లో కుక్కల గుంపుల్లో కూర్చోవడానికి అసహించుకుంటామో, దేవతలు కూడా మానవుల సమీపానికి రావడానికి అలా అసహించుకుంటారు అని శాస్త్రం చెప్తోంది, సామాన్యం కాదు. అందుకే దేవతలను పిలవడానికి ఈ శరీరాలకు అర్హత లేదుటండి, సామాన్యం కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక్కటి లోపల చూస్తే మనమే అసహించుకునే వస్తువులే లోపల ఉన్నాయి, అవునా లేదా? అత్యంత జుగుప్సాకరమైనవి అలాంటి దేహములు. కొన్ని పాపకర్మల వల్ల జంతువులకు ఆ జన్మలు వచ్చాయి, మానవులకి ఈ జన్మలు వచ్చాయి. ఉపాధి లక్షణమే ఇంత. అయితే జీవుడికో లక్షణం ఉంది. ఏ దేహంలో దూరితే ఆ దేహాన్ని ప్రేమించడం జీవుడి లక్షణం. అలా ప్రేమించే దేహాలన్నీ ఒక చోట కూర్చొని ఒకరికొకరు బిరుదులు ఇచ్చుకుంటూ ఉంటాయి. అది విషయం ఆలోచించాలి ఇక్కడ. కనుక దేవతల శరీరాలు తేజోమయ శరీరాలు, వాళ్ళు దుర్గంధపూరితమైన అశుచి శరీరాలు వాళ్ళు నచ్చవట. ఒక్కొక్కప్పుడు మానవుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవతలకి డోకు వస్తుంది అండి. మంత్రములు ఉన్నాయి, నేను ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేదు కానీ వాళ్ళు అసహించుకుంటారట. అందుకు దేవతలకి ఇక్కడికి తెప్పించాలి అంటే, దేవతలు మనం ఇచ్చిన పొందాలి అంటే ఈ దేహాదులకు అర్హత లేదు గనక, ఈ దేహాన్ని దివ్యదేహంగా మార్చుకోలేము గనక ఋషులిచ్చిన మంత్ర సహాయంతో స్నానము చేసి శుచి పొంది ఆచమనాదులు చేసుకుని ఆ స్మరణ చేసుకుని మనం పవిత్రులమై ఆ మంత్రములతో పవిత్రం చేసినటువంటి గోక్షీరాదులతో కలిపినటువంటి నివేదన చేస్తే అప్పుడు చూసి ఆనందిస్తారట. అంతే చూడండి, అందుకు మనకు శుచి సంప్రదాయం ఉంది. అంతేగాని మా మతంలో ఈ మడి తడి ఇవేం లేదండి. ఎవరైనా గర్భగుడిలో గెలిపోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు. అంటే అక్కడ దేవుడే లేడని అర్థం ఇక్కడ. ఎందుకంటే దేవత అంటూ ఉంటేనే నియమాలన్నీ ఉంటాయి. దేవత అంటే అర్థం అవ్వాలి కదండి, చిన్న విషయం కాదు ఇక్కడ. అలాంటి ఒక దేవాంశ సంభూతుడు ఒక కార్యక్రమం కోసం అవతరించినప్పుడు ఆ పని చేసుకుని తనదైన దివ్యధామానికి తొందరగా వెళ్ళాలని చూస్తాడు. కానీ కవచకుండాలలో వేసుకుని తాను ఓడిపోయి వీళ్ళందరూ రాజ్యం వెళుతూ ఉంటే చిరంజీవిగా అక్కడ ఇక్కడ తిరుగుతూ, ఎందుకంటే అశ్వత్థామకి వ్యాసమాశాపం చేత అతను ఎక్కడికెళ్తే అక్కడ దుర్గంధం ఉంటుందిట. అలా బతికాడు అశ్వత్థామ. నేటికీ ఉన్నాడు అశ్వత్థామ చిరంజీవిగా. ఇటీవల అశ్వత్థామను చూసినటువంటి యోగ పురుషుడు తన జీవిత చరిత్రలో రాశాడండి అశ్వత్థామను చూశానని. ఏమనుకున్నారు? పురాణ భారత పురాణ గాథలన్నీ సత్యములే. అలాగే మహానుభావుడు కర్ణుడు కూడా తిరిగేవాడేమో, కానీ కర్ణుడు పుణ్యమైన వాడు, సాక్షాత్ సూర్యుని అంశతో వచ్చిన వాడు కనుక అతడు ఎలాగూ ఓడిపోతాడు. ఆ ఓడిపోయి వీరమరణం పొంది మళ్ళీ తన స్వరూపమైన సూర్యుల్లో వెళ్ళడానికి ఇంద్రుడి కల్పించిన ఒక అద్భుతమైన అవకాశం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా కర్ణుడిది గొప్ప దానమా, ఇది పెద్ద ప్రశ్న. గొప్ప దానం ఎలా అవుతుందండి ఇక్కడ? ఎవడైనా దానమిస్తే దానమిస్తాడు, కానీ దానమిచ్చి దానికి బదులుగా మరొకటి ఇస్తే అది వ్యాపారం అవుతుంది, కానీ దానం అవదు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కవచకుండలాలు ఇచ్చి దానికి బదులు శక్తి పొంది, కవచకుండలాలు తీసేసాక శరీరానికి మళ్ళీ పూర్వ సౌందర్యం ఉండాలని మళ్ళీ పుచ్చుకున్నాడు. కనుక తాను దానం చేసిన దానికి బదులుగా మరొకటి తీసుకుంటే దాన్ని గొప్ప దానముగా కీర్తించడానికి కుదరదని ధర్మశాస్త్రం చెప్తోంది. కనుక ఇది దానవీరుడు అనడానికి లేదు, శివ చక్రవర్తితో పోల్చుకోవడానికి లేదు. శివ చక్రవర్తి కేవలం పరోపకార బుద్ధితో దయతో చేశాడు. ఈయనో నా కీర్తి దెబ్బతింటుంది, అదే ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తే నా కీర్తి నిలిచిపోతుంది, పాండవుల కీర్తి అపక్షాత అవుతుంది అన్నట్ట. అంటే ఇక్కడ కూడా అదే భావం వాడికి. కనుకనే కేవలం కీర్తి కాముకత, కొందరు నేను ఎంత ధర్మాత్ముడిని, నేను ఎంత గొప్పవాణ్ణి, నాకు దేని మీద ఆశ లేదు అని ప్రకటిస్తూ ఉంటారండి. అంటే వాడి కీర్తి మీద ఆశ ఉందని అర్థం ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక ఈ యశకాముకత్వం కూడా దోషమే అది. కానీ శిబి చక్రవర్తి అలా కాదు, ఒక ప్రాణిని కాపాడడం కోసమని ప్రత్యుపకారాన్ని ఆశించకుండా తనని తాను ఛేదించుకు వచ్చిన మహాత్ముడైన శిబి చక్రవర్తితో దయచేసి కర్ణుని పోల్చవద్దు. ఈ పని చేసేందుకు కర్ణుడికి వైకర్తనుడు అని పేరు వచ్చింది. కత్తిరించుకున్నాడు తన శరీరంలో భాగాన్ని అని. కొందరైతే కర్తనాత్ కర్ణ అని కూడా అర్థం చెప్పారు. చాలా సంతోషం. కర్ణశబ్దానికి మరొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. సహజ కుండలాలతో భాషించే కర్ణము వల్ల వచ్చిందో, లేకపోతే కర్తనాత్ కర్ణ అని అర్థంలో తాను ఛేదించుకున్నాడు కనుక అది సామాన్యమైన అంశం కాదండి. అది కూడా గొప్ప అంశమే. మళ్ళీ గొప్పతనాన్ని చెప్పుకోవాలి, అందులో ఉన్న లోపాన్ని చెప్పాలి, అప్పుడే నిష్పక్షపాత ధర్మ చర్చ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే చీల్చి ఇచ్చాడో అప్పుడు దేవతలు కుసుమృష్టి గురించి మెచ్చుకున్నట్టు మహానుభావుణ్ణి. అంతవరకు బాగుంది, మళ్ళీ అడుక్కున్నాడు రెడీగా. ఎందుకంటే ఇంద్రుడే అంటాడు, నువ్వు చేసిన ఈ పని చాలా సంతోషం కలిగింది, నిన్ను అనుగ్రహిస్తున్నానంటాడు. అనుగ్రహిస్తున్నానని కానీ వరాలని అడిగాడండి. దీన్ని బట్టి అంత ప్లానింగ్గా ఉన్నది. ఎందుకంటే వీరుణ్ణి పోతే పోయాను, పైకి ఇంకొకటి ఉన్నది, కవచకుండాలు లేకపోయినా అందరినీ సంహరించగలను, ఒక్క అర్జునుని ఒక్కడిని తప్ప. వాడిని కొట్టడానికి శక్తి ఇచ్చావు చాలు అనుకున్నాడు. ఇది వాడి యొక్క ఉద్దేశం. అప్పటిగానే హెచ్చరిక చేశాడు, నువ్వు ఎన్ని శక్తులు పెట్టు కూర్చున్నా అర్జునుడిని ఏమీ చెయ్యలేవు, కవచకుండలాలు నీ దగ్గర ఉన్నా అర్జునుడిని ఏం చేయలేవు, ఎందుకంటే కృష్ణరక్ష ఉంది. ఈ మాటలో మనకు భారతకారుడు వ్యాసుడు ఈ కథ ద్వారా మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఎవడు భగవద్రక్ష పొందుతాడో వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అదే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, వాసుదేవ రక్ష కూడా అదే, వాళ్ళిద్దరు ఒకటే కదా. అందుకే భగవంతుని వాడు అనిపించుకోవాలి, అలా అనిపించుకున్న వాళ్ళకి అపజయం ఉండదు. ఇదే భారతం యొక్క ప్రధాన సందేశం తెలుసుకోవాల్సినది. అటువంటి కృష్ణ రక్షితుడైన నరునికి, నరుని చేత ఆరాధింపబడుతున్న నారాయణునికి, కృష్ణార్జునులూపురైన నరనారాయణులకి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.